అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెదనమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతు. పరమ భాగవతులారా, మీకందరకు వందన సహస్రాలు. పోతనగారి భాగవతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. కథ నడవటం లేదు అని ఆలోచించకండి. ఈ కథ జగత్ప్రసిద్ధి ప్రసిద్ధమైనటువంటిదే కథ. కావున ఆధ్యాత్మిక విషయము, ఆత్మ పరమాత్మ, అలాగే భక్తి జ్ఞానము వైరాగ్యము ముక్తి, ఇట్లాంటి విషయములు చాలా ప్రధానమైనవి ఈ భాగవతంలో. చాలామంది కథలతోనే భాగవతము అనుకుంటూ ఉంటారు, కానీ అలా కాదు. కథలు కథలే కాదనడం లేదు, కానీ యథార్థమైనటువంటి తత్వం తెలుసుకోవాలి. భాగవతంలో చాలా గొప్పగా ఉన్నది. ఇది హాస్తి తదన్యత్ర అన్నట్లుగా ఏ జ్ఞానము భక్తి దీని యందు ఉన్నవో అవే అంతటా ఉన్నవి. ఎంత గొప్పది ఈ గ్రంథము, ఎంత వేదములు విభజన చేసి ఆ వేదముల యొక్క సారమంతా పంచమ వేదంగా మహాభారతాన్ని రచించినటువంటి వ్యాసమహర్షి, వేదముల ఉత్తర భాగమైనటువంటి వేదాంత భాగము ఉపనిషత్తులు ఆ గురుకులాల్లో చెప్పుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో. ఆ ఉపనిషత్తుల యొక్క సారము ఈ భాగవతము. దీని దానికి వ్యాఖ్యానమే అంటారు. అసలు సంస్కృత భాగవతంలో మొదట్లోనే అన్నారు, వ్యాఖ్యాన రూపంగా చెప్పారు అని. కనుక వేదాంతము అని అంటే భాగవతమే. భగవద్గీత ఒక లక్షణ గ్రంథమని, భాగవతము దానికి ప్రయోగ గ్రంథము వివరణ గ్రంథము అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాక ఉత్తర దేశంలో మరొక ప్రఖ్యాతమైనటువంటి ఉన్నాయి, ఆభాణకములు అంటుంటారు వీటిని. అంటే పండితులైన వారు చెప్పుకునేవి. ఎలా అంటే మనం ప్రస్థానత్రయము అంటాము. ఇవి 10 ఉపనిషత్తులు. ఈశ కేన కఠ ప్రశ్న ముండక మాండుక్య తిత్తిరి ఐతరేయ ఛాందోగ్య బృహదారణ్యక. ఈ 10 దశ ఉపనిషత్తులు అంటారు. ఇంకా 1వ 2వ కలిపితే కలపవచ్చు, దానికేమి కాదు. కానీ దశోపనిషత్తులు అనేది ఒక వాడుక. ఈ దశ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, ఇవి 555గా విభజించారు శంకర భగవత్పాదుల వారు. 545గానే విభజించి వీటికి వ్యాఖ్య రాశారు భగవద్ రామానుజుల వారు. 560కి పైగా ద్వైతములో ఉన్నాయి. అంటే ఇవి కొత్తగా కలిపినవి కాదండి. సూత్రములలో కొన్ని కొన్ని, ఇప్పుడు ఒకే సూత్రంలో ఉన్న కొన్ని పదాలను విడదీసి రెండు చేయొచ్చు, 2 సూత్రాలు. అలాగే 2 సూత్రాలలో ఉన్నటువంటివి 1 చేయొచ్చు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది ఆరంభం, ఇది మొదలు. అందరూ దీని నుంచే మొదలు పెడతారు. అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అనేది చిట్ట చివరి సూత్రము. ఇక ఈ మధ్యలో ఉన్న వాటిని ఎక్కువ తక్కువలు మరి వారి వారి బుద్ధిని అనుసరించి వారు విభజించుకున్నారు అంతే తప్ప సూత్రాలను ఎక్కువ తక్కువలు చేయలేదు వాళ్ళు. మొదలు చివర వాటిలో విభాగాల్లో చేసుకున్నారు. ఈ మొత్తానికి కూడా, ఈ వేదాంతమునకు అంతటికీ కూడా భగవద్గీత భాగవతము, ఇవి రెండే అద్భుతమైనటువంటి వివరణ గ్రంథాలు. అసలు సాక్షాత్తు భగవానుడు చెప్పిందే భగవద్గీత. అంటే మళ్ళీ ఆ వేదములు అవేదో తక్కువ అని అంటే బాధపడుతుంటారు, కానీ బాధపడితే పడ్డారు, దానికి మనం ఏం చేస్తాం? అసలు గీతే మొత్తం వేదాంతం అంటే భగవద్గీత. ఆది నుంచి చెప్పుకుంటూ ఆయన ఎప్పుడో చెప్పాను అన్నాడు. ఆయన సృష్టి ఆది యందు ఆయనే చెప్పాడు గీత. అలాగే సృష్టి ఆది యందు భాగవతం కూడా చతుశ్లోకి ఆయనే చెప్పాడు. భగవానుడు చెప్పినవి సాక్షాత్తుగా ఈ రెండు కూడా, మిగిలినవన్నీ ఋషులు చెప్పుకున్నారు, గొప్ప విషయాలు కాదని అనం. ఎవరికి ఏది ఇష్టమైతే దాని యందు వారు లయించవచ్చు అనే విషయాన్ని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటా. నాకు తెలిసిన విషయాలు తెలుసుకునే కొందరైనా వీటిని ఆచరించేవారు ఉంటారు అనే ఉద్దేశంతో నా అనుభవము 9వ ఏట నాకు 9వ సంవత్సరంలో నేను భాగవతాన్ని విన్నాను. అక్కడ నుండి విష్ణు సహస్రనామము భగవద్గీత రోజు పారాయణ చేసేవాడిని. మొత్తం అంతా కూడా చాలా కాలము అలా జరిగింది. ఇప్పుడు విషయ వివరణ అర్థం చేసుకోవటానికి వచ్చేటప్పుడు కాలము కొంత ఎక్కువ కావలసి వస్తూ ఉన్నదని గ్రంథ రాశిని అధ్యయనం చేస్తూ ఉన్నా. అలా నేను చెప్పుకున్నాను కదా, పెళ్ళి అయిన తర్వాతే నా చదువు, నా ఉద్యోగము, ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బుతో లక్షల రూపాయలు కొన్నాను, రూపాయల గ్రంథాలు కొన్నాను, అన్నీ చదివాను. ఏ ఒక్కటి అలంకారానికి కాదు, నా దగ్గర ఉన్నవన్నీ చదివాను. అన్నింటిలోనూ ఏమేమి చెప్పాలి అనుకొని చెప్పారో అన్నీ ఆ రీతిగా చదివాను. అందుకే ఎవరిదైనా సరే గొప్పదే అంటా నేను, తక్కువని అసలు నేను అనను దేనిని కూడా. ఎవరు చెప్పినా సరే దేవుడు లేడు అని చెప్పేవారిని కూడా నేను కాదంటలేదు. ఎందుకనంటే నమ్మాళ్ళు వారు ఆ విషయాన్ని అనుగ్రహించారు. దేవుడు లేడు అని అంటే అసలు ఆ పదము ఎలా వచ్చింది అని చెప్పి ఆయన దేవుడు అని అంటే ఒక భావనతో అనుకుంటూ ఉంటారు, అదిగో అలాంటి దేవుడు లేడు అని అర్థం అన్నారు ఆయన. సామాన్యంగా ఇదే కదా, ఎవరైనా అసలు దేవుడు ఎక్కడున్నాడండి అంటారు, దేవుడు లేడండి అంటారు. అసలు దేవుడు అంటే ఏమిటండి మొదలు మనం ప్రశ్నిస్తే, దేవుడు అంటే ఏమిటి, దేనిని నువ్వు దేవుడు అనుకుంటున్నావు, ఆ ఉందా లేదా తర్వాత. అసలు ఏదైనా సరే ఒక వస్తువు అనుకోండి, ఒక కంపెనీ వస్తువులు ఉన్నవా లేవా అని అడుగుతారు. ఏమైనా ఉన్నవాటినే అడిగేది, మన ఇంకా మన ఇండియాకి రాలేదండి ఆ వ్యాక్సిన్, ఏదో రష్యాలో తయారైందండి అంటున్నాం. అసలు అది లేదండి అంటే, అలాగే ఏదైనా ఇక్కడ దొరకదండి అక్కడ దొరుకుతుంది, కానీ ఇప్పుడు దొరకదండి అప్పుడు దొరుకుతుంది, ఈ ఇట్లా ఉండలేదండి మారిపోయిందండి, అది మరొక రకంగా తెచ్చారండి దాన్ని. చాలా మందులు పూర్వం ఉన్నటువంటి వాటి పేర్లు ఇప్పుడు ఆ పేర్లు కాకుండా అదే మందును తెస్తున్నారండి అని షాపుల వాళ్ళు చెబుతున్నారు. ఇలా మనం అంతా వింటున్నాం, జనరల్ నాలెడ్జి మనకి ఉన్నది, అన్నీ తెలుసు. అలాగే దేవుడు అంటే ఏ రూపంగా లేడు, దేవుడు అంటే నువ్వు అనుకున్నట్లు లేడా, నీకంతే కదా, నువ్వేదో దేవుడు అంటే ఇది అనుకుంటున్నావు. అలా కాదండి, నువ్వు అనుకున్నట్లు లేడు అంటాడు అతను, నేను అనుకున్నట్టు అతనికి ఏం తెలుసు కనుక. కనుక ఇలాంటి వాద వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎన్నో మనం చోట్ల సీరియల్స్, టీవీలలో, సినిమాలు ఎన్నో మార్పులు చేస్తున్నారు. వాటికేమి, అది ఏ దృష్టితో చేస్తున్నారు వాళ్ళు అంటే సాహిత్య దృష్టితో చేస్తున్నారు. కళలు అనేక రకాల మార్పులు రావచ్చు, వాటన్నింటినీ కూడా తిట్టుకుంటూ కూర్చొని అవసరంలా నాశనం చేశారు, ఏదో చేశారు, ఎవరేదో అలా చెప్పారు, ఎవరేదో ఇలా చెప్పారు. ఎవరిష్టం వారిది, అది చెప్పుకోనియండి, మీకు ఇష్టమైతే దానిని అనుసరించండి, లేకపోతే యువతలకు రండి అంతే, నిందించవద్దని చెబుతున్నారు పెద్దలు అందరూ కూడా. అలాగే ఆ పరమాత్మ తత్వము వ్యాసమహర్షి మహాభాగవతంలో నిక్షిప్తం చేసినటువంటిది భగవద్గీత భాగవతమే కాక ఉపనిషత్తులు కూడా. నేను లీలాసుకుడు చెప్పాడని చాలాసార్లు చెప్పుకున్నాం, ఏదో చెప్పిందే చెప్పినట్టు ఉన్న తప్పదు మరి. వరమిమం ఉపదేశమాద్రియధ్వం నిగమవనేషు నితాంతచార ఖిన్నాహ విచునుత భవనేషు వల్లవీనాం ఉపనిషదార్థం ఉలూఖలే నిబద్ధం అన్నాడు ఆయన. నేను ఒక మంచి మాట చెబుతా వినండయ్యా, ఈ నిగమములు ఉపనిషత్తులు వేదములు అని ఈ వేదాంతములనే అడవులలో పడి తిరుగుతారు ఎందుకయ్యా, మీకు అక్కడేం దొరకవు. అక్కడ దొరకాలనంటే వేమన చెప్పినట్టు గుహలలోకి పోయి గురువుల వెతకంగా కోరపులి ఒకండు తారసిల్లు. ఇప్పుడు అనుకుంటూ ఉంటారు, అబ్బే అసలు మహాత్ములు ఇక్కడ వీళ్ళు కాదండి, వీళ్ళు ఏంటండి గుహల్లో ఉంటారు తపస్సులు చేస్తుంటారు హిమాలయాల్లో, అక్కడక్కడ మేము గురువుగారిని పట్టుకుంటామని పోతుంటారు కొందరు. వేమనే చెప్పాడు ఆ మాట, పోతే కోరపులి ఒకటి వస్తుందట. ముక్తి మార్గం అదే ముందుగా చూపురా విశ్వదాభిరామ విందురవేమ. ముక్తి మార్గం అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టడం, అదే చక్కగా తినేస్తుంది లడ్డు మింగినట్టు మింగేస్తుంది అది. అదిగో అలా రకరకాలైనటువంటి భావనలతో ఉంటారు. కానీ ఎందుకు ఈ అడవుల్లో పడి తిరుగుతారు ఎందుకు? ఒక్క మాట వినండి, మీరు దేనికోసమై వెతుకుతూ ఉన్నారో. మరి ఉపనిషత్తులు అంతే కదా చెప్తుంది, ఎప్పటికప్పుడు మరి చెబితేనే అర్థమవుతూ ఉంటాయి ఇవి. ఒక మాట అనేసి వదిలేసిపోతే మళ్ళీ తెలియదు. ఆ బ్రహ్మ జిజ్ఞాస అన్నారు ఆ బ్రహ్మసూత్రాల్లో. ఏమిటయ్యా బ్రహ్మ అంటే? వేదాల్లో చూడమన్నారు. శాస్త్రయోని అంటే శాస్త్రాలు చెప్పినవి. ఏం చెప్పినాయండి అని అక్కడికి వెళ్తే, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. వాళ్ళు ఏం చెప్పారండి? బ్రహ్మ అంటే ఎవడి వలన ఈ సృష్టి జరుగుతూ ఉన్నదో, ఎవడి వలన ఈ స్థితి, ఎవడి వలన లయమో, గజేంద్రుడే చెప్పాడు ఈ మాట. ఉపనిషత్తు గజేంద్రుడు చెప్పలా మనకు భాగవతంలో, ఎవరి చేయి జనించు జగమంటూ. అదే మరి అక్కడ ఏముంది, పేరుందా ఊరుందా? లేదు. కానీ నీకు ఉపనిషదార్థం రోటికి కట్టేసి ఉంటుంది అక్కడ. వేపల్లకి పో అంటే భాగవతం చదవయ్యా, నీకెందుకు ఈ గోళ అని చెబుతాడు ఆయన. కృష్ణ కథలో లేనంకమ్మంటాడు. అంత గొప్పది ఈ భాగవతము భగవద్గీత కూడా. అందుకే ఆత్మతత్వము పరమాత్మతత్వము ఇంద్రియములు ఇవి కూడా వస్తూ ఉంటాయి. వీటిని కూడా మనము తెలుసుకుంటూ ఉండాలి. ఇంకెక్కడ తెలుసుకుంటాం? కథగా అయితే కథ కథగా వినేసిన దగ్గర నుంచి ఏమనిపిస్తుంటుంది, ఇదేంటి భాగవతంలో ఇట్టా ఉంటే, వాళ్ళు అట తీశారేంటి ఈటీవీ వాళ్ళు, లేకపోతే మా టీవీ వాళ్ళు ఇలా అనుకుంటారు. కేవలం కథలు కాదు, కథారూపంలో చెప్పబడినటువంటి పరమాత్మ యొక్క గుణానుభవము తత్వము. కనుక ఇది తెలుసుకుంటూ ఉండండి, తప్పదు తెలుసుకోవాలి. ఇన్నటి వరకు ప్రకృతి గుణములతో ఉండేది, ప్రకృతి గుణాలు పరమాత్మకు ఉండవు, జీవుడికి ఉండవు. జీవుడికేమో జ్ఞానము చేత సంకోచ వికాసాలు కలుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం. అంతవరకు ప్రతి అక్షరాన్ని విడవకుండా మీకు ఇక్కడ నుంచి చెబుతా నేను, భాగవతము సప్తమ స్కంధము నుండి ఒక అక్షరం కూడా విడిచిపెట్టకుండా చెబుతా. ఎందుకో తెలుసా? ఇదే భాగవతం, అసలు భాగవతం. అంతకుముందు చెప్పినదంతా కొసరు భాగవతం నా దృష్టిలో. అయితే మొత్తం కావచ్చు, నేనేమి నిందించటం కోసం అనలేదు. కానీ ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ నుంచి నడుస్తూ ఉంటుంది చూడండి. దాంట్లో సృష్టిని అనేక విధాలుగా అటు చెప్పి ఇటు చెప్పి ఏదో చిందరు వందరలాగా ఉంటుంది అదంతా. దాంట్లో కూడా చాలా రోజులు చెప్పా, ఇప్పటి వరకు కావలసిందంతా చెప్పుకుంటూ వచ్చా. ఒక 20 ఎపిసోడ్ల వరకు చెప్పినట్లే అదంతా సంగ్రహంగా చెప్పేశాను మీకు. విడిచిపెట్టలేదండి మళ్ళీ విషయాన్ని చెప్తున్నా. చాలామంది అడిగారు కనుక, ఏ తొందరగా 6 స్కంధాలు తొందరగా అయిపోయినట్టు ఉన్నాయంటే, అలా కాదు, ఇదిగో విధానం ఇది అని. కనుక అక్కడ వరకు మనం చెప్పుకున్నాము నిన్న. ఈ రజస్సు చేత సత్వము చేత సత్వగుణాలు కలిగినటువంటి వారెవరో వారే దేవతలంటే, వేరే ఇంకెవరు లేరు. రజోగుణము అధికంగా కలిగినటువంటి వారే అసురులు అంటే, తమోగుణము అధికంగా కలిగినటువంటి వారే యక్షులు రాక్షసులు అంటూ. ఈ పేర్లన్నీ కూడా మానవులే వీరందరూ కూడా, ఎప్పటికీ కూడా అంతే, మానవులే. మానవుల్లోనే ఎక్కువ తక్కువ ఈ గుణముల ద్వారా కలుగుతూ ఉంటాయి తప్ప ఆత్మలకి కాదు. నిజానికి ఆత్మలకు సంబంధం లేదు, ఏ ఆత్మ అయినా ఒకటే. కనుక తెలుసుకోండి అని చెప్తూ ఉన్నాడు ఆయన. సూర్యుండు పెక్కెడలంగా అనంబడియు ఒక్కరుండైన తెరంగునా. సూర్యుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఇప్పుడు మనకు కనపడుతున్నాడు అంటే అమెరికాలో కనపడడు అంటారు మరి. ఇంకా అలాగే ఒక 360 ఆ డిగ్రీలు చెబుతారు, ఒక్కొక్క దానికి 4 నిమిషాలు చొప్పున అంటుంటారు, 24 గంటలు అవుతూ ఉంటుందండి అంటుంటారు మరి సైంటిస్టులు. మరి మనవారికి తెలుసు పూర్వం అది, వారు తిరిగారు కదా, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు తిరిగారు. ఎక్కడెక్కడ పగలు ఎంతెంత కాలం ఉంటుందో చెప్పారు, మహావిజ్ఞానాన్ని చెప్పారు మన వాళ్ళు. కానీ తర్వాత వాళ్ళు చాలా వరకు దాన్ని మూతేసేసి ఏదేదో చెబుతూ ఉన్నారు. దానిని మరి యథార్థ విషయాన్ని కావలసిన వాళ్ళు తెలుసుకుంటున్నారు కనుక అలా తెలుసుకోవాలి. మరి అలా సూర్యుడు అక్కడక్కడ ఎవడికి వాడికే తెలిసినట్లుగా ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడ ఈ తోచుపోలిక అంటాడు భీష్మ పితామహుడు మొదట్లోనే. అలాగే ఒక సూర్యుడు ఒక్కొక్కడ కనపడినట్లుగా సర్వగతుండయ్యను భిన్నుండు కాడు, ఆయన అందరి యందు ఉంటాడు. ఎవడు విభుడు అంటే పరమాత్మ. విభుడు అన్నప్పుడు పరమాత్మ అండి, అణువే ఆత్మ అంటే. అలా సర్వగతుడు మొత్తం అంతా ఉంటాడు. కానీ ఆయనేమి ఎక్కడొకడో అక్కడొకడో అక్కడొకడో ఇక్కడొకడు అంటే ఆయన ఏమీ ముక్కలు ముక్కలు కాలేదండి. ఆయన భిన్నుడు కాదు, ఆయన ఒక్కడే. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నాడు గీతలో. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే, ఈ శరీరమును క్షేత్రం అంటారయ్యా అని చెప్పి దాని గురించి చెప్పాడు అక్కడ. అలాగే క్షేత్రమును తెలిసినటువంటి వాడు దాంట్లో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు. క్షేత్రము ప్రకృతి, క్షేత్రజ్ఞుడు జీవుడు. క్షేత్రజ్ఞంచ సర్వక్షేత్రేషు అంటే అన్ని శరీరములలో అంతటా ఉన్నవాడిని నేను అని తెలుసుకో. అయితే ఇక్కడ చాలామంది జీవాత్మ పరమాత్మ ఒకటేనండి, వీడు విడిగా ఉంటే ఒకడుగా ఉంటాడు లేకపోతే కలిసిపోతాడు అంటారు. కావచ్చు, దాన్ని నేనేమీ కాదని అనను. అసలు నిజానికి మనకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మన భావం తప్ప మనకి ఏం తెలుసండి? అసలు ఈ శరీరంలో ఏ పనులు చేశామో గుర్తు ఉండవు అన్నీని. అలాగే కిందటిదేంటో తెలియదు మనకి, రేపు రాబోయేదేమిటో తెలియదు మనకి. అలాంటిది ఎక్కడో నువ్వు ఆ పరమాత్మ యందు లయమే అవుతావో వేరే ఉంటావో ఇంకా నీకేం తెలుసు, నీ భావం అది. అలా అంటే అలాగే అనుకో. కానీ కొన్ని ఆ మాటలను బట్టి వచ్చినాయి నేను చెబుతూ ఉన్నా, ఎక్కడ వచ్చినాయి అక్కడే చెబుతా. విభుడు అన్నప్పుడల్లా పరమాత్మే కనుక అలా చెబుతారయ్యా, ఆయన భిన్నుడు కాదు ఒక్కడే. తత్వవిధులైన పెద్దలు తమలోనం పరమాత్మ స్వరూపంబుననున్న ఈశ్వరుని విధంబున నెరుంగుదురు, చక్కగా చెబుతూ ఉన్నాడు ఈయన. చూడండి ఇక్కడ మళ్ళీ తత్వవిధులైన పెద్దలు, తత్వము తెలిసిన వారు. తత్వము అనంటే ప్రకృతి అంటే ఏమిటి, జీవుడంటే ఏమిటి, దేవుడంటే ఏమిటి, వీటి యొక్క యథార్థ స్వరూపమే తత్వము. ఇక్కడ మరికొందరు తత్తుత్వం అని విడదీసి, తత్తు అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, తత్వం అసి అని వేదాల్లో చెప్పి ఉన్నాయి. ఆ పరమాత్మ నీవేను అన్నారని చెబుతుంటారు. అన్ని చోట్ల అదే రాదండి. ఇక్కడ తత్వవిధులు అని అంటే తత్వము అన్నప్పుడు ఒక వస్తువు యొక్క ధర్మము ఏదో అది తత్వము అంటారు. దాని తత్వం తెలియలేదయా అంటుంటారు పూర్వకాలంలో, ఇప్పటి వాళ్ళు కాదు. ఇప్పటి వారికి కొంతమందికి తెలిస్తే తెలిసి ఉండొచ్చు. మరి ఇప్పటి వాళ్ళు ఇంగ్లీష్లో ఏమడుగుతుంటారో నాకు ఆ భాష రాదు. నా అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, నాకు ఆ భాష మాత్రం రాలేదు. కనుక తత్వం అంటే వస్తువు యొక్క ధర్మము ఏమిటి, అగ్ని మండటం, అది దాని తత్వము, దాని ధర్మము. అలాగే జ్వలన జ్వాలలు ఉప్పరం బెగయు అంటాడు చిన్నయ్య సూరి. తద్ధర్మార్థక విశేషణాలని చెబుతాడు ఆయన. తద్ధర్మార్థకాలు అంటే తత్తు ధర్మములు. ఆ వస్తువు యొక్క ధర్మం ఏమిటంటే జ్వలన జ్వాలలు, అగ్నిజ్వాలలు ఉప్పరం బెగయు, పైకే వెళ్తాయి, కిందకి వెళ్ళవు ఎప్పుడూను. అది అగ్నిజ్వాల అన్నమాట. అలాగే నీరు పల్లానికి ప్రవహిస్తూ ఉంటుంది, అది దాని తత్వము. ఇలా తెలుసుకునేటటువంటి వాళ్ళు తత్వవిధులు. తమలోన పరమాత్మ స్వరూపంబున నున్న ఈశ్వరుని ఇవ్విధంబున నెరుంగుదురు. పరమాత్మస్వరూపము అంటే ఆత్మస్వరూపము, పరమ ఆత్మ అంటే శ్రేష్టమైనది. ఆత్మలు కోట్లు, పరోమా యస్మాత్, ఎవనికంటే గొప్పది లేదో వాడు పరమాత్మ. ఆత్మలలో ఆయన స్వరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అంటే శాసించేవాడు. ఈశావాస్యం ఇదగుం సర్వం, ఆ ఈటు అనేది ధాతు అంటారు ఆ భాషలో, శాసించేవాడు. ఎవడి ఎవడి కర్మని వాడు అనుభవించేటట్లు శాసించేవాడు. పంచభూతాలను కూడా ఆయనే భీతో అస్మాద్వాత పవతే, ఆయనకి భయపడే గాలి వీస్తూ ఉన్నది అంటూ చెబుతూ ఉంటారు ఎన్నోసార్లు. అలా ఈశ్వరుడు జీవాత్మకు పరుండైన సర్వమయుండు తన మాయచేత విశ్వంబును సృజయింపంగోరి రజంబును, క్రీడింపంగోరి సత్వంబును, నిద్రింపంగోరి తమంబును, ఉత్పాదించి చరమైన కాలంబును సృజయించు. ఇక జీవాత్మకు పరుడైన సర్వమయుడైనటువంటి ఈశ్వరుడని ఇక్కడ చెబుతున్నాడు. పరుడు జీవుని కంటే శ్రేష్ఠుడైనటువంటి ఆ పరమాత్మ సర్వమయుడు తన మాయ చేత. ఏమిటయ్యా తన మాయ? మమ మాయా దురత్యయ చెప్పాడు కదా. ప్రకృతి రజోగుణము చేత సృష్టిస్తాడట ఈ ప్రపంచాన్ని, అలాగే సత్వగుణము చేత దీనిని పోషిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అలుపొస్తే పిల్లవాడు ఆడి ఆడి అలసిపోయినట్లుగా నిద్రపోవటానికి తమో గుణాన్ని ధరించి దీనిని మొత్తాన్ని తనలో లయం చేసేసుకుంటాడు. అందుకు దానికోసం ఏం చేశాడంటే చరమైన కాలాన్ని సృజించాడట. చరము అని అంటే కదలిక. కదలిక కాలం ద్వారానే వస్తుంటుంది, లయము కాలం ద్వారానే జరుగుతుంది, స్థితి కాలం ద్వారానే, సృష్టి కూడా కాలం ద్వారానే. ఆ సమయం వచ్చిందనంటే ఇప్పుడు మనకు కూడా చూడండి, రాత్రి అయ్యేటప్పటికి నిద్ర వచ్చేస్తుంది కాలం ద్వారానే, అలాగే ఒక కదలిక మెలక వచ్చేస్తుంది కాలం ద్వారానే, అలాగే లయము కాలము ద్వారానే, సృష్టి కూడా కాలము ద్వారానే ఒక కదలిక వస్తుంది దాంట్లో, అది కాలము. అదే పెద్ద ప్రేలుడు అంటారు దాన్నే, బిగ్ బ్యాంగ్ ఏదో అంటారు మన సైంటిస్టులు. అనేది అదే, అదే సృష్టి అవుతుంది, అది విస్తరిస్తూ పోతుంది, అది చరమే కదా, కదులుతూనే పోతూ ఉంటుంది. ఆ కాలమున సర్వదర్శనుండైన ఈశ్వరుండు కాలాహ్వయుండై సత్వగుణం పోయిన దేవానీకంబునకు వృద్ధియు రజస్తమో గుణులైన రాక్షసులకు హానియూ చేయుచుండు. కనుక సత్వగుణం కలిగినటువంటి వారికి వృద్ధి కల్పిస్తూ ఉంటాడు, రజస్తమో గుణులైనటువంటి వారికేమో హానిని కల్పింపచేస్తాడు సుమా. అంతే తప్ప ఆయనకేం పక్షపాతం లేదయ్యా అని చెప్పాడు. ఇంకా తర్వాత తెలుసుకుందాం. జై శ్రీరామ్.